పట్టు పెల నువ్వై మగ్గిదివి మనసలే నవాతన్ పెల నువ్వై నుంబ మగే జీవితే సినాటు పెల నువ్వై మగ్గిదివి మనసలే నవాతన్ పెల నువ్వై నుంబ మగే జీవితే నురావట బందిరన్ రూపెట కీన హోరాగత్ సితట నుంబే నేసియ అవసర ఆసిరిగి మెద కందన్యన్ సుభదవస నోయే కందన్యన్ సుభదవస ఎక్కోరావక తని మును మల్ మధు సమయ ఆల కథాహిత దూర గలు అట నుంబ మగే మన మాలియద నోయే నుంబ మగే మన మాలియద నోయే తొట్టు పెల నువ్వై మగ్గిదివి మనసలే నవాతన్ పెల నువ్వై నుంబ మగే జీవితే సినాటు పెల నువ్వై మగ్గిదివి మనసలే నవాతన్ పెల నువ్వై నుంబ మగే జీవితే